158 కరణిజ్జిత పల్లవ సం భా కరణిజ్జిత పల్లవ కరశబ్దేన కరతలం లక్ష్యతే పల్లవశబ్దేన తన్నిష్ఠ పాట్యం స్నిగ్ధతా లక్షణయ ఇత్యర్థ 81239 శంకర గ్రంథరత్నానళి తథా చ అన్యోన్య గుణయో హజే పరాజయే అర్థాత్ తద్వతో రపితో సిద్ధావితి తన్నామోపపత్యః వివాహశ్చ వివాదశ్చ సమయో రేస శోభతే ఇతి వచనాత్ కరతలే తత్సామ్యధ్వని రణేన నామ్నా కృతః కరేణ నిర్జితాః పల్లవారి యస్యాః సా తథా ఓం కరణిర్జిత పల్లవాయే నమః ఆం వి కరశబ్దము చేత అరచేయి సూచితమగును పల్ల నశబ్దము చేత తన్నిష్ఠ పాటలత్వము చిగురుటాకు నందలి ఎదనము సిద్ధత్వము మృదుత్వము లక్షణాయద్యోతన మగునని తెలియవలెను కాగా ఆ గుణములకు జయపరాజయములు కలిగినప్పుడు ఆ గుణములు గల కరతలమునకు పల్లనమునకు గూడ జయపరాజయములు అర్థాత్తు సిద్ధించును కాన ఈ నామము ఉపపన్నమేయని తెలియనగును వివాహము నివాదము సమలయందే శోభించును అనునానుడిని బట్టి అరచేతియందు ఈ నామము ద్వారా కిసలయము ధ్వనిత మగుచున్నది. అరచేతుల ఎందలి ఎరుణముతో చిగురు టాకుల ఎగందనమును నిర్జించిన దగుటం జేసి పరాదేవి కరసర్జిత పల్ల నాయని కీర్తింపబడుచున్నది. పరదేవత యొక్క కరతలమునందు పల్లవ సామ్యం ముండుట వలననే యామె కరణిర్జిత పల్లవాయని ప్రసిద్ధి నొందెనని భానము. శ్లో కల్పవల్లి సమభుజ కస్తూరితర కాంచిత హకారార్థ హంసగతి ఘటకాభరణోజ్వల 240 లలితా త్రిశతీ భాష్యం.